వాతావరణం పుస్తకం 16వ భాగం. కార్బన్ డైఆక్సైడ్కి వేడిని నిలుపుకునే లక్షణం ఉంది, కాబట్టి వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ పెరుగుతున్న కొద్దీ వీనస్ ఇంకా వేడెక్కిపోతుంది. వేడి పెరుగుతున్న కొద్దీ కార్బనేట్లు ఇంకా విచ్ఛిన్నమవుతుంటాయి. దీని పర్యవసానంగా భూమి కన్నా 100 రెట్లు సాంద్రమైన శుక్రగ్రహ వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ పుష్కలంగా ఉంటుంది. అలాంటి వాతావరణంలో ఎంత వేడి నిలిచి ఉంటుందంటే, శుక్రుడు మన సౌరమండలంలోకెల్లా అతి తప్తమైన గ్రహం అంటే ఆశ్చర్యం లేదు. సూర్యుడికి మరింత చేరువుగా ఉండే బుధుడి కన్నా శుక్రగ్రహం ఉష్ణోగ్రత ఎక్కువ. కుజుడికి వేడిని నిలుపుకోగల వాతావరణం లేదు. ఒక అణువు కానీ ఒక పరమాణువు కానీ దాని పరిమాణం చిన్నదవుతున్న కొద్దీ ఒక ప్రత్యేక ఉష్ణోగ్రత వద్ద దాని చలన వేగం మరింత ఎక్కువగా ఉంటుంది. అంతమేరకు అలాంటి అణువు మీద గురుత్వపు పట్టు మరింత తక్కువగా ఉంటుంది. మరి పరమాణువులలోకెల్లా చిన్నవి హైడ్రోజన్, హీలియం అణువులు. సౌరమండలం రూపుదేలుతున్న తొలిదశలలో భూమి తదితర గ్రహాలలో ఉండే పదార్థం మొత్తం హైడ్రోజన్, హీలియంల మయమై ఉండేది. భూమి మొదలైన సన్నిహిత గ్రహాలు సూర్యుడికి బాగా దగ్గరగా రూపొందాయి. ఆ స్థితిలో వాటి వేడి ఎంత ఎక్కువగా ఉండేదంటే, తేలిక వాయువులైన హైడ్రోజన్, హీలియంలు ఆ గ్రహాల మీద నిలవలేకపోయాయి. సూర్యుడిలో స్వల్పంగా ఉన్న భారమైన అణువులతో పరమాణువులతో ఈ సన్నిహిత గ్రహాలు తయారయ్యాయి. కాబట్టే భూమి, కుజుడు, శుక్రుడు, బుధుడు, చంద్రగ్రహాలు చిన్నవిగా ఉంటాయి. సూర్యుడికి దూరంగా ఉండే అంతరిక్ష ప్రాంతంలో మరింత చల్లగా ఉంటుంది. అక్కడ రూపొందుతున్న గ్రహాలు హైడ్రోజన్, హీలియంలని నిలుపుకోగలిగాయి. ఆ కారణం వల్ల అవి పెద్దవయ్యాయి, వాటి గురుత్వం కూడా హెచ్చయ్యింది. కాబట్టి ఆ గ్రహాలు మరింత తేలికగా హైడ్రోజన్, హీలియంలని పట్టుకోగలిగాయి. ఆ కారణం వల్ల గురుడు, శని, యురేనస్, నెప్ట్యూన్ గ్రహాలు బృహత్ గ్రహాలు అయ్యాయి. ఈ బృహత్ గ్రహాల వాతావరణం లోతుగా సాంద్రంగా ఉంటుంది, అధిక శాతం హైడ్రోజన్, హీలియం వాయువులు కలిగి ఉంటుంది. బృహత్ గ్రహాల ఉపగ్రహాలు బాగా చిన్నవి, కాబట్టి సౌరమండలపు అంచులలో ఉండే అతి శీతల అంతరిక్షంలో కూడా ఆ ఉపగ్రహాల మీద పెద్దగా వాతావరణం ఉండదు. ఒక్క టైటాన్ ఉపగ్రహాన్ని మినహాయిస్తే ఈ టైటాన్ అనేది శని ఉపగ్రహాల్లోకెల్లా పెద్దది. దీని పరిమాణం కూడా కాస్త ఎక్కువే, చలి కూడా బాగా ఎక్కువ. కాబట్టి ఈ ఉపగ్రహం మీద మాత్రం వాతావరణం ఉంటుంది. టైటాన్ మీద వాతావరణాన్ని 1948లో జెరార్డ్ పీటర్ కుయిపర్ అనే డచ్ అమెరికన్ శాస్త్రవేత్త కనుక్కున్నాడు. స్పెక్ట్రోస్కోప్తో అక్కడి కాంతిని పరిశీలించి అక్కడ మిథేన్ ఉందని కనుక్కున్నాడు. 1983లో ఒక రాకెట్ శనిగ్రహం పక్క నుండి దూసుకుపోతూ టైటాన్ వాతావరణంలో అధిక శాతం నైట్రోజన్ ఉందని కనుక్కుంది. నైట్రోజన్ని స్పెక్ట్రోస్కోప్లో స్పష్టంగా గుర్తించడం కష్టం. మనకు తెలిసినంత మేరకు మన సౌరమండలంలో 7 గ్రహాల మీద, 1 ఉపగ్రహం మీద వాతావరణాలు ఉన్నాయి. 4 గ్రహాల మీద అంటే గురుడు, శని, యురేనస్, నెప్ట్యూన్లు మీద ఇంచుమించు పూర్తిగా హీలియం, హైడ్రోజన్ వాయువులు ఉన్న వాతావరణాలు ఉన్నాయి. 2 గ్రహాల మీద అంటే శుక్రుడు, బుధుడు, వీటి మీద ఇంచుమించు పూర్తిగా కార్బన్ డైఆక్సైడ్, నైట్రోజన్ వాయువులు ఉన్న వాతావరణాలు ఉన్నాయి. 1 ఉపగ్రహం టైటాన్ మీద మాత్రం ఇంచుమించు పూర్తిగా నైట్రోజన్, మీథేన్ వాయువులు ఉన్న వాతావరణం ఉంది. 1 గ్రహం భూమి మీద మాత్రం ఇంచుమించు పూర్తిగా ఆక్సిజన్, నైట్రోజన్ వాయువులు ఉన్న వాతావరణం ఉంది. మనకు తెలిసిన గ్రహాలలో 1 భూమి మీద మాత్రమే ఆక్సిజన్ ఉంది. అందుకే అది మానవజాతికి నివాసయోగ్యమయ్యింది. ఇంతటితో వాతావరణం అనే ఈ పుస్తకం సమాప్తం.